106 హరిబ్రహ్మేంద్రవందిత సం ధా హరిబ్రహ్మేంద్రవందిత హరేహ బ్రహ్మవాణి సహ ఇంద్రో దేవేస్య ఉపలక్షణం సర్వదేవ భేదానాం తైర్వందిత నమస్కృత ఓం హరిబ్రహ్మేంద్రనందితాయే నమః. ఆం వి రమాపతియైన విష్ణువు, నానీసుడైన బ్రహ్మ, సర్వదేవతల కధిపతి అయిన ఇంద్రుడు, సర్వదేవతాభేదములకు ఉపలక్షణము, వీరందరి చేత నమస్కరింపబడునది గాన హరిబ్రహ్మేంద్ర సేవిత ఎనుచుదేవి స్తవని ఎగుచున్నది. హయారూఢ సేవితాంఘరాయ మేధసమర్చిత హర్యక్ష డొట్ వాహన హంసవాహన హతదానవానో